నల్లబిలాలు పుస్తకం 7వ భాగం. దీనిలో 3వ అంశం పల్సర్లు, న్యూట్రాన్ తారలు. చంద్రశేఖర్ పరిమితి వలన వచ్చే సమస్యలకి సూపర్ నోవాలు పరిష్కారం అన్న భావనని ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ ఒప్పుకోలేదు. ఒక బృహత్తార పేలినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయం మీద కొంతమంది దృష్టి సారించారు. అలాంటి పేలుడు జరిగినప్పుడు తారలో కొంత భాగమే వ్యోమంలోకి చిమ్మబడుతుంది. తారలో మిగిలిన ద్రవ్యరాశి చంద్రశేఖర్ పరిమితి కన్నా తక్కువగా లేకపోవచ్చు. సూపర్నోవా విస్ఫోటం జరిగినప్పుడు తార తన ద్రవ్యరాశిలో 90% కన్నా ఎక్కువ ద్రవ్యరాశిని కోల్పోయే అవకాశం లేదని అనిపించసాగింది. అలాంటప్పుడు సూర్యుడి కన్నా 15 రెట్లు భారమైన తారలలో విస్ఫోటం జరిగిన తర్వాత కూడా చంద్రశేఖర్ పరిమితి కన్నా ఎక్కువ ద్రవ్యరాశే మిగులుతుంది. మరో విషయం ఏమిటంటే, మిగిలిన ద్రవ్యరాశి చంద్రశేఖర్ పరిమితి కన్నా తక్కువే అయినా కూడా ఆ విస్ఫోటం ఎంత అకస్మాత్తుగా జరుగుతుందంటే ఆ ధాటికి తారలోని ఎలక్ట్రాన్లన్నీ గట్టిగా కుదించబడవచ్చు. అప్పుడేం జరుగుతుంది? 1934లో స్విస్ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రిట్జ్ స్వీకీ మరియు జర్మన్ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త వాల్టర్ బాడేలు ఈ సమస్య గురించి ఆలోచించారు. వాళ్ళకి విషయం ఈ విధంగా అర్థమయ్యింది. పరమాణువులలో కేంద్రకంలో 2 రకాల రేణువులు ఉంటాయి. అవి ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ఈ 2 రకాల రేణువులు ఒకేలాంటివి. ప్రోటాన్కి ధనావేశం ఉంటుంది, న్యూట్రాన్కి విద్యుదావేశం ఉండదు. సామాన్య పరమాణువులలోనూ తెల్ల మరుగుజ్జు తారలలో ఎలక్ట్రాన్ కర్పరాలు బద్దలైన పరమాణువులోనూ కూడా కేంద్రకం బయట ఉండే ఎలక్ట్రాన్లకి రుణ విద్యుదావేశం మాత్రమే ఉంటుంది. ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి ఉండే విద్యుదావేశాల విలువ ఒకటే, కానీ భిన్న జాతులకు చెందినవి. ప్రోటాన్కి ఉన్నది ధన విద్యుదావేశం, ఎలక్ట్రాన్కి ఉన్నది రుణ విద్యుదావేశం. ఒక ఎలక్ట్రాన్ని ఒక ప్రోటాన్ని సంయోజిస్తే వాటి విద్యుదావేశాలు ఒకదానినొకటి లయం చేసుకుంటాయి. ఇక మిగిలేది ఒక న్యూట్రాన్. నిపాతనం చెందే తార యొక్క ద్రవ్యరాశి చంద్రశేఖర్ పరిమితిని మించినట్లయితే లేదా నిపాతనం అతివేగంగా జరిగితే ఎలక్ట్రాన్లన్నీ కేంద్రకంలోకి తోసివేయబడతాయి. కేంద్రకంలోని ప్రోటాన్లన్నీ అప్పుడు న్యూట్రాన్లుగా మారుతాయి. నిపాతనం చెందే తారలో అప్పుడు న్యూట్రాన్లు తప్ప ఏమీ ఉండవు. ఎలక్ట్రాన్లన్నీ పోయాక అప్పుడు న్యూట్రాన్లు దగ్గరికి రాకుండా ఆపే శక్తేమీ లేదు. పతనమయ్యే తార అప్పుడు న్యూట్రాన్ తారగా మారుతుంది. న్యూట్రాన్లు పరమాణువు కన్నా చాలా చిన్నవి కనుక న్యూట్రాన్ తారలు చాలా చిన్నగా ఉంటాయి. ఉదాహరణకి సూర్యుడు ఓ పెద్ద ప్రజ్వలిత వాయురాశి. దాని వ్యాసం 1,390,400 కిలోమీటర్లు. అందులోని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అన్నీ న్యూట్రాన్లుగా మారిపోతే ఆ న్యూట్రాన్లన్నీ ఒకదానినొకటి తగులుతున్నంతగా తార కుంచుకుపోతే అలా తయారైన న్యూట్రాన్ తార వ్యాసం పట్టుమని 6 కిలోమీటర్లు కూడా ఉండదు. కానీ దాని ద్రవ్యరాశి మాత్రం సూర్యుడి ద్రవ్యరాశి అంతే ఉంటుంది. సూపర్నోవాలుగా విస్ఫోటం చెందలేనంత చిన్న తారలు మాత్రమే తెల్ల మరుగుజ్జు తారలుగా మారుతాయని స్వీకీ, బాడేలు భావించారు. సూపర్నోవా దశలోకి ప్రవేశించగల తారలు న్యూట్రాన్ తారలుగా కుంచుకుపోతాయి. అంటే మన సూర్యుడు పేలటానికి మరీ చిన్న తార, ఏదో ఒకనాడు అది తెల్ల మరుగుజ్జు తారగా కుంచుకుంటుందేమో, కానీ న్యూట్రాన్ తారగా మారదు.